పంచదశోధ్యాయ ్రువయ్యాసిమాసీదసాధుయా ఉక్షమంజోషాణాశ్వినాభ్యోతాయతమిహ్వాయి ఘృతవాతీపురం దిశ్యోనేదృథివ్యా అభిద్రావతృణం దివా బ్రహ్మాపీతి హిహోభాగస్మినాయ్యుక్షేయ్యక్షేహసీదేవానాగృహతేరణాయ ఇేవైజిషో నవ ఆదుసేవా అస్వాసన్వాకం వేతస్వాస్మినాధ్వర్యోసా ఆదయతమిహత్వా పృథివ్యా పురేషమస్యప్సో నామతాస్మే అభిగృహణంతు దేవా సోమా పృష్టాఘతవీహేద ప్రజావస్మేద్రహిణాయస్వాస్మినా అధ్వర్యూసా ఆదయతా విహత్వా అదిత్యాస్తాపిష్ఠేతా ఆదయాన్యంతరిక్షస్య సత్యేయం విష్టం భారీయం దిశామధీమత్యేయం భవనానాం ఓర్మ్యర్దప్సో అపామాసి విశ్వకర్మా ప్రతిశీరస్మినాదయతమిహత్వా శుక్రశ్చుచిష్టగ్రేష్మా ఆదుతు అగ్నేరంతశ్లేషోసి ేతా పృథివీ కల్పం తామాపోషధయ కల్పం తామగ్నయ కృతం మమజ్జేష్టాయసౌరతా యే అగ్నయస్తమానసోంతనాద్యా పృథివీ ఇమే గ్రీష్మా ఋతుకల్పమానా ఇంద్రమివ దేవాసంవీసంతతయా దేవతయాంగిరస్తృవేదతం సజోర్రతుభిస్తజోర్విధాభిస్తజోర్దేవైర్సజోర్దేవైర్వయోనాభై అగ్నయేత్వాస్మినాధ్వర్యోసా ఆదయతమిహత్వా సజోర్ఋతుభిస్తజోర్విదాభిస్తజోర్వసుభిస్తజోర్దేవైర్వయోనాభై అగ్నయేత్వాస్మినాధ్వర్యోసా ఆదయతమిహత్వా సజోర్ఋతుభిస్తజోర్విదాభిస్తజోరుద్రేయస్తజోర్దేవైర్వయోనాభై అగ్నయేహ్వాస్తానరాజాస్మినాధ్వర్యోతా ఆదయతమిహత్వా సజోర్ఋతుభిస్తజోర్విదాభిస్తజోరా ఆదిత్యేస్తజోర్దేవైర్వయోనాభై అగ్నయేత్వాస్మినాధ్వర్యోసా ఆదయతమిహత్వా సజోర్ఋతుభిస్తజోర్విభావిస్తజోర్విస్తయ్యేస్తజోర్దేవైర్వయోనాభై అగ్నయేత్వాస్మినాధ్వర్యోసా ఆదయతమిహత్వా పానం మే పాహ్య పానం మే పాహి జ్ఞానం మే పాహి చక్షుర్యా విభాగిశ్రోత్రం మే శ్లోకయా అపఃపింగౌషధీయజింవద్విపాదవతృష్వాహి దివో వృష్టి మే రాజా మూర్ధవయ ప్రజాపతి ఛంద క్షత్రం వయోమయం దంఛందా విష్టంభోవయోధీపతిశ్చందో విశ్వకర్మావయ పరమేష్ఠీఛందా వస్తోవయో విబలం ఛందో విష్ణిర్వయో విశాలం ఛందా పురుషో వయస్కందం ఛందో వ్యాఘ్రోవయో నాధృష్టం ఛందా ఇగ్రేహో వయస్థిఛంద పష్టవాగ్వయో బృహతీఛందా ఉక్షామయ కపుఛందరిషభో వయస్తతో బృహతీఛందా అనడ్వాన్వయ పంక్తిఛందో ధేనుర్వయో జగతీఛందా రతిర్వయ తృష్టుఛందో దిత్యవాగ్వయో విదాఛందా పంచావిర్వయో గాయత్రీఛందత్రివత్సో వయ ఉష్ణిఛందా సూర్యవాగ్మయో నిష్ఠుఛందో లోకం ప్రేణత అస్యేంద్రం విశ్వాహ ఇంద్రాగ్ని అవ్యథమానామిష్టతాంగ్రిగ్ఞహరం పృష్టే నద్యా వా పృథివీ అంతరిక్షం చ విబాధసే విశ్వకర్మం మాత్వాధారయత్వంతరిక్షస్య పృష్టే యజస్వతీయం ప్రభస్వతీయం అంతరిక్షయ్యాంతరిక్షం దృగ్ఞాంతరిక్షం మాహిగ్ఞీః విశ్వస్మై ప్రాణాయ ఆపానాయో జానాయో దానాయ ప్రతిష్టాయై చరిత్రాయ వాయుష్వాభిపాతు భక్త్యాశ్చద్దిషాసంతమే నతయా దేవతయాంగిరస్వద్ధ్రువాపీదా రాజ్ఞిక్రాజీదిక్విరాళిక్షీణాదిక్ సమ్రాళాది ప్రదేశేదిక్ స్వరాళస్మృతీమద్యసి బృహదీదిక్ విశ్వకర్మాత్మాదయత్వంతరిక్షస్య పృష్టే జ్యోతిష్మతీ విశ్వస్మై ప్రాణాయ ఆపానాయో జానాయ విశ్వం జ్యోతిర్యచ్ఛా వాయుష్టేధీపతిస్తయా దేవతయాంగిరస్మద్ధ్రువాదీగా నభస్య నభస్యస్య వార్షీకారుతు అగ్నేరం తస్వేషోసి కల్పే తాం జావా పృథివీ కల్పం తామాపవోషధయ కల్పం తామగ్నయ ప్రసంగమధ్యేష్యాయూరదా యే అగ్నయ సమానసోంతరాజ్యా వా పృథివీ ఇమే వార్షీకాదుతో అభికల్పమానాయింద్రామివ దేవాభిసంవేషంతతయా దేవతయాంగిరస్వద్ధృవేశీ గతం విషత్తోజ్జశ్చ శారదాదుతో అగ్నేరం తస్వేషోసి కల్పే తాం పృథివీ కల్పం తామాపవోషధయ కల్పం తామగ్నయ ప్రసంగమధ్యేష్యాయసౌరతాః యే అగ్నయ సమానసోంతరాద్యా వా పృథివీ ఇమే సారదారుతో అభికల్పమానాయింద్రామివ దేవాభిసంవేషంతుతయా దేవతయాంగిరస్తద్ధృవేశీదతం ఆయం మే పాహి ప్రాణం మే పాహ్యపానం మే పాహిం జ్ఞానం మే పాహి చక్షురం మే పాహి శ్రోత్రం మే పాహి వాచం మే పింబమనో మే జిన్వాత్మానం మే పాహి ద్యోతిర్ మే యక్షా మాచ్ఛంద ప్రమాచ్ఛంద ప్రతిమాచ్ఛందో అశ్రీమయఛందా పంక్తిఛంద వృష్టిఛందా బృహతీఛందో నృత్యఛందో విరాఛందో గాయత్రీఛందా తృష్టుఛందో జగతీఛందా పృథివీఛందోంతరిక్షఛందో ద్యౌఛందస్తమాఛందా నక్షత్రాదిఛందో వాఛందా మనఃఛంద ఋషిఛందో హిరణ్యఛందో గౌఃఛందా అజాఛందో స్వఛందా అగ్యదేవతా వాతో దేవతా సూర్యో దేవతా చంద్రమా దేవతా వతావో దేవతా రుద్రా దేవతా ఆదిత్యా దేవతా మరుతో దేవతా విశ్వే దేవా దేవతా బృహస్పతి దేవతా ఇంద్రో దేవతా వరుణో దేవతా మూర్ధాభిరాభ్రువాసి భరుణా భత్యాసి ధరణి ఆయుషే త్వవచ్చాసే త్వాపిష్యే త్వాక్షేమాయ త్వాయంత్రీరాజ్యంత్యాసి యమానీర్భ్రువాసి ధరిత్రీ ఇషే త్వోర్జే త్వారయ్యే త్వాపోషాయ త్వా లోకం ప్రేణత అస్యేంద్రం విశ్వాహ ఆసుస్త్రివద్భాంత పంచదశో వ్యో మా సప్తదశో ధర్మాయేక విఘ్నేశ ప్రతో నవదశో భీమత్త విఘ్నేశో వచ్చో ద్వా విఘ్నేశ సంభరణత్రయో విఘ్నేశో యోనిశ్చతుర్విఘ్నేశ గర్భా పంచ విఘ్నేశోజస్త్రినవక్రతోరేకత్రిఘ్నేశ్రాతిష్టాత్రిఘ్నేశోగ్రధ్నస్యాష్టవంతస్త్రిఘ్నేశాకర్షత్రిఘ్నేశో విభక్తోష్టాదత్తాఘ్నేశోభత్రంచో మహా అగ్నేర్భాగోసి దీక్షాయాధీవత్యం బ్రహ్మకృతం త్రివృక్తోమా ఇంద్రస్య భాగోసి విష్ణోరాధీవత్యం తత్రజ్ఞస్మృతం పంచదశస్తోమా ఋచక్షసాం భాగోసి ధాతురాధీవత్యం జనిత్రజ్ఞస్మృతజ్ఞ సప్తదశస్తోమా మిత్రస్య భాగో శివరుణస్యాధిపత్యం దివో వృష్టిర్వాతృతేక విఘ్నసోమా పశూనాం భాగో శివద్రానామాధిపత్యం చతుష్పాకృతం చతుర్విఘ్నసోమా ఆదిత్యానాం భాగోసి మరుతామాధిపత్యం గర్భాకృతా పంచ విఘ్నేశస్తోమా అదీతే భాగోసి పూర్ణమాధిపత్యమోజస్కృతం త్రేణవస్తోమా దేవస్య సవిగద్భాగోసి బృహస్పతేరాధిపత్యగ్నిసృతాశ్చతుష్టోమస్తోమా యమానాం భాగోశయమానామాధిపత్యం ప్రజాకృతాశ్చతుశ్చత్వారిగ్నిసోమా త్రిభూణాం భాగోసి విశ్వేషాం దేవానామాధిపత్యం భూతగ్రస్వతంత్రాయస్తిగ్నేశస్తోమా సహస్చైమంతికా ఋతు అగ్నేరం తస్వేషోసి కల్పంతే నాంద్యావా పృథివీకల్పం తామా బహోషధయ కల్పం తామగ్నయ పృథం మమజ్జేష్టాయ సంవేతా ఏ అగ్నయ సమానసోంతరాద్యావా పృథివీ ఇమే హైమంతికా ఋతో అభికల్పమానా ఇంద్రమివ దేవాభిసంవీసంతుతయా దేవతయాంగిరస్వద్భువేశీదతం ఏకాయాస్తువత ప్రజాధీయంత ప్రజాపతిరధీపతిరాసీయత్పితృభిరస్తువత బ్రహ్మా సృజ్యత బ్రహ్మ నస్పతిరధీపతిరాసీత్ పంచవీరస్వత భూత్యసృజంత భూతీపతిరాసీత్వీరస్వత సప్తహృదయో సృజ్యంత ధాతాధిపతిరాసీత్ నవభీరస్వత పితరో సృజ్యంతాధిరధీపత్యాసీకాదశభీరస్వత ఋతవో సృజ్యంతాక్తవాధిపతయ ఆసన్ త్రయోదశభీరస్వత మాసా అసృజ్యంత సంవత్సరోధీపతిరాసీత్ పంచదశభీరస్వత క్షత్రమసృజ్యతేంద్రోధీపతిరాసీత్ సప్తదశభీరస్వత్రామ్యాసవోసృజ్యంత బృహస్పతిరధీపతిరాసీయన్నవదశభీరస్వత సూమద్రామహోధాధీపత్నీ ఆస్తా ఏక విగ్రసత్యాస్వతైకసాస్వతవోసృజ్యంత వరుణోధీపతిరాసీత్రయో విగ్రసత్యాస్వరక్షుద్రాస్వతవోసృజ్యంత పూషాధీపతిరాసీత్ పంచ విగ్రసత్యాస్వతారణ్యాస్వతవోసృజ్యంత బాహిరధీపతిరాసీత్ సప్త విగ్రసత్యాస్వతద్యావా పృథివీం దేవీతాంబతవో రుద్రా ఆదిత్యా నంద్యా యజ్ఞస్తేవాధిపతయ ఆసన్ విగ్రసత్యాస్వతవనస్వరయోసృజ్యంత సోమోధీపతిరాసీదేకత్రిగ్రసతాస్వత ప్రజాసృజ్యంతయభాశ్చాయభాశ్చాధీపతయ ఆసన్ త్రయస్త్రిగ్రసతాస్వత భూతాన్యసామ్యం ప్రజాపాతి పరమేష్యధీపతిరాసీత్ లోకం త్రేదరా అత్యేంద్రం విశ్వాహా పంచదశోధ్యాయః. అథ షోడశోధ్యాయః. అగ్నే జాతాన్ ప్రణోదానస్తపత్మాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదత్వా అధీనో బ్రూహి సుమనా అహే మధ్యస్తవస్యామ సన్మగ్రస్త్రివరూత ఉద్భవ సహసా జాతాన్ ప్రణోదానస్తపత్మాన్ ప్రత్యజాతాన్ ముదజాతవేదః అధీనోద్రోహిమనస్యమానో వయర్గస్యామ ప్రణోదానస్తపత్నాన్ రోగసీయస్తోమవోజోద్రవీణం చతుశ్చత్తారిగ్నసస్తోమవద్రవీణం అగ్నే పురీషమస్యప్సో నామతాన్ తా విశ్వే అభిగృహణంతు దేవాః సోమపృష్టాఘతవీహీల ప్రజావదస్మేద్రవినాయజస్వాందో పరివచ్చంద సంభూచ్ఛంద పరిభూచ్ఛందా ఆచ్ఛందో మనఃందో వ్యతందా సింధుంద సముద్రఛంద శరీరం ఛందా కపుక్షందస్తి కపుక్షంద కావ్యం ఛందో అంకుపంఛందా అక్షరాపంక్తిఛంద పదపంక్తిఛందో విస్తారపంక్తిఛంద క్షురోభ్రజఛందా ఆచ్ఛంద ప్రచ్ఛంద స్వయచ్ఛందో వియచ్ఛందా మృగచ్ఛందో రథం తరం ఛందో నికాయచ్ఛందో విభ్రఛందా ఇలచ్ఛందో వ్రజఛంద స్వగ్రస్కృచ్ఛందో నృష్కృచ్ఛందా ఏవచ్ఛందో వరేవచ్ఛందో వయచ్ఛందో వయస్కృచ్ఛందా విష్పద్భాఛందో విశాలం ఛందో దూరోహణం ఛందా చంద్రం ఛందో అంకాంకం ఛందా తస్మినా సత్యాయ సత్యం జిన్వప్రేతీనాధర్మాణాధర్మం జిన్వా అన్విత్యాదివాదివం జిన్వ సంధినాంతరిక్షేణాంతరిక్షం జిన్వా ప్రతిదినా పృథివ్యా పృథివీం జిన్వ విష్టంభేన వృష్ట్యా వృష్టిం జిన్వా రమయాన్నాహజ్జిన్వా నియారాత్రిజిన్వా ఉదిజా వసుభ్ర వసూంజిన్వ ప్రకేచేనాదిత్యేభ్య ఆదిత్యాంజిన్వా సంతో నారాయస్పోషేణ రాజస్పోషం జిన్వ సగ్గసర్పేణ శ్రుతాయ శ్రుతం జిన్వా ఐలేనౌషధీభిరోషధీయజ్జిన్వోత్తమేన తనోభిస్తనోజ్జిన్వా వయోధసాధీతేనాధీమంజిన్వాభిజితా తేజసాతేజోజిన్వా ప్రతిపదసి ప్రతిపదేనత్వానుపదస్య నుపదేనత్వా సంపదసి సంపదేనత్వా తేజోసి తేజసేత్వా ప్రవృదసి ప్రవృతేనత్వా ప్రవృదసి ప్రవృతేనత్వా విమృదసి విభృతేనత్వా సవృదసి సవృతేనత్వా ఆక్రమోహస్యాక్రమాయత్వా సంక్రమోహసి సంక్రమాయత్వా ఉత్క్రమోహస్యుత్క్రమాయత్వోత్క్రాంతిరస్తుక్రాంతిత్వా అధీపతినోర్జోర్జన్వేషశ్రీక్షత్రాయ క్షత్రం జిన్వా కాజ్ఞాజిప్రాచీజిగ్వసవస్తే దేవా అధీపతయః అగ్నిర్హేతీనాం ప్రతిధత్తాత్ త్రివృత్వా సోమ పృథివ్యాగ్రస్రాజత్వాజముఖమవ్యసాయేస్తభ్రాతు రథంతరగ్ఞతామప్రతిష్ఠిత్యాంతరిక్షేత్ విషాయస్వా ప్రథమయా దేవేషు దివో మాత్రయావహిమ్నా ప్రాథంతు విధత్తాచారమధీపతిష్టతేర్వేనాకస్య పృష్ఠే స్వర్గే లోకే యజమానం చ సాధయంతు విరాళసి దక్షిణాదిరుద్రాస్తే దేవా అధీపతయః ఇంద్రో హేతీనాం ప్రతిధత్తా పంచదశ స్వాస్తోమ పృథివ్యాగ్రస్రాయ ప్రభోగముక్తమవ్యసాయేస్తభ్రాతు బృహత్వామ ప్రతిష్ఠిత్యా అంతరిక్షే విషాయస్వా ప్రథమయా దేవేషు దివో మాత్రయావరిమ్నా ప్రాథంతు విధర్తాచాయమధీపతిష్టతేర్వేంవిధానానాకస్య పృష్ఠే స్వర్గే లోకే యజమానం చ సాధయంతు సమ్రాళసి ప్రతీచీతికా ఆదిత్యాస్తే దేవా అధీపతయః వరుణో హేతీనాం ప్రతిధత్తా సప్తదశస్తామ పృథివ్యాగ్రస్రాయమరుత్తదీయముక్తమవ్యసాయేస్తభ్రాతు వైరూపగ్రేతామప్రతిష్ఠిత్యాంతరిక్షే విషాయస్వా ప్రథమజ దేవేషు దివో మాత్రయావరిమ్నా ప్రాథంతు విధత్తాచాయమధీపతిష్టతేర్వేంవిధానానాకస్య పృష్ఠే స్వర్గే లోకే యజమానం చ సాధయంతు స్వరాడస్తుతీచీతిం మరుతస్తే దేవాధీపతయః సోమో హేతీనాం ప్రతిధత్తా ఏకదిగ్ఞస్వాస్తోమ పృథివ్యాగ్రస్రాయతు నిష్కేవల్యముక్తమవ్యసాయేస్తభ్నాతు వైరాజజ్ఞసామప్రతిష్ఠిత్యాంతరిక్షే విషాయస్వా ప్రథమజా దేవేషు దివో మాత్రయావహిమ్నా ప్రాథంతు విధత్తాచాయమధీపతిష్టతేర్వాసల్వే సంవిధానానాకస్య పృష్ఠే స్వర్గే లోకే యజమానం చ సాధయంతు అధీపత్యతి బృహతీ దిగ్విశ్వే తే దేవా అధీపతయ బృహస్పతిర్హే దీనా ప్రాతిధత్తా త్రిణవత్రయ త్రిగ్రసోమో పృథివ్యాగ్రస్రాయతాం వైశ్వదేవాగ్నిమారుతే ముఖ్యే అవ్యసాయీ సభ్రీతాం తాత్వరదైవతే సామానీయ ప్రతిష్ఠిత్యాంతరిక్షే విషాయస్వా ప్రథమజా దేవేషు దివో మాత్రాయావరిమ్నా ప్రసంతు విధత్తాయమధీపతిష్యతే స్వాసర్వే సంవిధానాకృష్టే స్వర్గే లోకే యజమానం చ సాధయంతు అయం పురోహరికేతస్తూర్యరస్మిస్తరసౌజాచేనాణీగ్రామణ్యౌ కుంజికస్థలాచక్రతుస్థలాచాప్సరసో దంక్ష్ణవసవో ఏతి పౌరుధేయోవధ ప్రహేతిభ్యో నమో అస్సు తేనో మృళయంతు తేనో వంతు తేయం విష్ణోయశ్చ నో ద్వేష్టితమేషాం జంభే దద్మః అయం దక్షిణా విశ్వకం మాతస్య రథే చిత్రస్య సేనానీ గ్రామణ్యౌ మేనకా చ సహజన్యా చాప్సరసౌ యాతు ధానా హేతీ రక్షాగ్నిచిత్రహేతి హేభ్యో నమో అస్సు తేనో మృళయంతు తేనో వంతు తేయం జిష్మోయశ్చ నోద్వేష్టితమేషాంభే దద్మః అయం పశ్చాద్విశ్వ్యాధాస్తరసప్రోతశ్చాతమరథశ్చ సేనానీ గ్రామణ్యౌ రం లోచంతీతానుం లోచంతీతాప్సరసౌ వ్యాఘ్రాహేతిహి తేభ్యో నమో అస్సు తేనో మృళయంతు తేనో వంతు తేయం జిష్మోయశ్చ నో ద్వేష్టితమేకాం జంభే దద్మః అయముత్తరా సయ్యద్వసస్తస్యతాచ్చారిష్టరేమిష్టసేనానీ గ్రామణ్యౌ విశ్వాసీత ఘృతాసీతాప్సరసా ఆపో హేతర్వాత ప్రహేభి తేభ్యో నమో అస్సు తేనో మృళయంతు తేనో వంతు తేయం జుష్మోయశ్చ నో ద్వేష్టితమేషాం జంభే దద్మః అయముపర్నిర్వాగ్వాసుస్తస్య తే నదిశ్చ సుషేణశ్చ సేనానీ గ్రామణ్యౌ ఉర్వశీ చ పూర్వచిత్తిశ్చ ప్రరసా అవస్పూర్జన్ హేతర్విద్యుత్ప్రహేతిః ఏభ్యో నమో అస్సు తేనో మృళయంతు తేనో వంతు తేయం విష్మోయశ్చ నో ద్వేష్టితమేషాం జంభే దద్మః అగ్న్యన్మోర్ధాదివక్వపుత్పతిః పృథివ్యా అయం అపాగ్నిరేతా అగ్నిసి జిన్వతి అయమగ్నిస్తా హర్షిణో వాజశ్చ సదినస్పతిః మూర్ధాగ్నే పుష్ట్రారాజ్యసర్వాంథసూర్ధా విశ్వస్ వాఘతాయస్య నేతయత్రియద్భిస్తాసే శివాభీ దివి మూర్ధానందర్షాన్జిక్వామగ్నే చృషే హవ్యవాహం అభోమధ్యసమిధాజనా ప్రతిధేమీవాయతీభుషాసం జహ్వాయీవ ప్రమయా ముద్దిహానా ప్రభానవస్మిస్రతేనా సమక్ష అవోచామకవయేమేభ్యాయవచో వందారో వృషభాయ వృష్ణే గవిక్షిరో నమాసోమగ్నౌ దివీవ రుక్మమో రుగ్ఞమస్వేత్ అయమిహ ప్రథమోధా ఆయి ధాతృభిర్హోతా యజిష్ఠో అధ్వరేష్ీడ్యా యమగ్నావానో భృగవో విరుచుర్వణే చిత్రం విభ్వం విశేదీశే జనశ్చ గోపా ఆజనిష్టజాగ్రే విరగ్మిస్సు దక్షస్సు వితాజనం వ్యాధే ఘృత ప్రాదీకో బృహతాది విస్పృత అద్యుమద్విభాతి భరతేభ్యశుచీ పామగ్నే అంగీరసో గుహా ఆహితమందవిందన్ శిశ్రియానం వనే వనే సజాయతే మధ్యమానస్వహో మహత్వామాహుస్సహస్పుత్రమంగిర సఖాయ సంవత్సం చమిషగ్రస్తోమంతాగ్నయే వర్షిష్ఠాయ క్షితీనామోద్యోనత్రేతహస్వతే సర్గే సమిద్యోవసే వృషన్నగ్నే విశ్వా అన్యర్య ఇళస్పదే సమిద్యసే సనో వసూన్యాభారా సోమగ్నే హవిష్మంతో దేవం మత్తా సీలతే మన్యే త్వా జాతమేద సగ్నే సహవ్యావక్ష్యానుషత్ వాంచిత్రస్రవస్తమహవంతే దిక్షు జంతవాః సోజుష్కే సంగురు ప్రియాగ్నే హవ్యాయ వోఢవే ఏనావో అగ్నిర్నమాసోజ్యోనపాతమాభూవే వియంతే జిష్టమరదిగ్గస్వద్ధరం విశ్వస్య దూతమమృతం తయోజతే అరుషా విశ్వభోజసా సరుద్రవత్వా ఆహుతః సదుద్రవత్వా ఆహుతస్తదుద్రవత్వా ఆహుతః సుబ్రహ్మా యజ్ఞసమీవ సూనాం దేవగ్రాభోజనానాం అగ్నేవాజస్య గోమాతయీసానస్సహసోయహో అస్మేధే జాతవేదో మహిశ్రవాః సీఖానో వదుష్టవిరగ్నిరేణ్యో గిరా దేవదస్మభ్యం పుర్వణీకదీభిః షకోరా ఆజన్మతత్మనాగ్నేవస్తో ఋతోషసాః సదిగ్మజంభరక్షసోదః ప్రతి భద్రో నో అగ్నిరాహూతో భద్రారాతిస్సో భగభద్రో అధ్వరః భద్రాహుత ప్రశస్తయః భద్రాహుత ప్రశస్తయో భద్రం మనః కృణష్ వృత్రసూర్యే ఏనా సమత్సు సాసహాః ఏనా సమత్సు సాసహో వస్థిరాతాను హి భూరి సద్ధాతాం మనే మాతే అభిష్టీభిః అగ్నింతం మన్యేయో వసురః సంయ్యయంతి ధేనవాః సమర్వంత ఆసవోస్తన్నిత్యా ఆసో వాజిభిషగ్రస్తో దృఢ ఆభారా సో అగ్నిర్యో వసుర్గృణే సంయమాయంతి ధేనవాః సమర్వంతారభుద్రువస్తూ జాతూరయ్యషగ్రస్తోతృభ్య ఆభారా ఉభేదుశ్చంద్రసద్విషో దర్వీ శ్రేణీష ఆసని ఉతో నవుత్వోపూవర్యాభూతవసస్వత ఇషగ్రస్తోతృభ్య ఆభారా అగ్నేతమద్యా స్వన్నస్తో మయే ప్రసన్నభద్రగ్ఞేస్పృశం రుద్ధ్యామా తవోహై అధాక్యగ్నేతో అర్భద్రస్య దక్షస్య సాధో రథీయర్ృతస్య బృహతో బభూత ఏ విన్నా అర్కైర్భవానో అర్వాం సన్నజ్యోతి అగ్నే విశ్వేభిస్సుమనానీకై అగ్నిగ్రేహోతారం మన్యేదాస్తం సంవసుగ్రే సోనుగ్రే సహసో జాతవేదసం విప్రన్న జాతవేదసం యోర్ధ్వయాస్తద్భరో దేవో దేవాచ్యా కృపా ధృతశ్చ విభ్రాష్టిమనోవష్టి శోచిషా జుహ్వానశ్చ సత్విషాః అగ్నేత్వన్నో అంతమహుతత్రాతా శివో భావావరూఖ్యాః వసూరగ్నిర్వసుస్రవా అచ్చానక్షిద్యుమత్తామగ్నేరచిందాః తన్వా శోచిష్ఠదేవ సుమ్నాయ నూనమీమహే సఖిభ్యః ఏన ఋషాయస్తపసా సత్రమాయన్నిందాన అగ్నిగ్రస్తారాధరంతః తదస్మిన్నహన్నిదధేనాగే అగ్నీయమాహుర్మణవస్తేర్న బర్హిషం తం పత్నీభిరనుగచ్చేమ దేవా పుత్రేర్భ్రాతృభిరుత బాహిరణ్యైః నాగం గృహ్ణానాస్తో కృతస్య లోకే తృతీయే పృష్ఠే అధీలోచనే దివః ఆవాచో మధ్యమరుహద్భురన్యురయమగ్నిస్తత్వాచిష్టే గీతానః పృష్ఠే ప్రేతిజ్ఞానిహీతోత విద్యుదదస్పదం క్రీణుతాయ్యే ప్రేతన్యవాహ అయమగ్నిర్వీరతమోమయోధాస్తాహస్త్రియోద్యోతామప్రాగిచ్చన్ విభ్రాజమానస్తరిరస్య మధ్య ఉపప్రయాహి దివ్యానిధామ సంప్రజ్యావద్భముప సంప్రజాతాగ్నే పథోదే భయానాం గృణధ్వం ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృహిత్తమిష్టా పూర్వస్తే సజ్ఞేత్రేజేధామయం చ అస్మిన్ సదస్తే అద్భుతరస్మిన్ విశ్వే దేవాయమానశ్చీరత ఏన వహసి సహస్రయ్యేనాగ్నే సర్వేదసం యజ్ఞం నో నయస్వేషు గంధవే అయం చేయో నిర్వృత్తియోజతో జాతో సంజానన్నగ్న ఆరోహాధానోమధ్వయాదయిన్ తపశ్చ తపశ్చి రాజతో అగ్నేరంతస్ేషోసి కల్పే తాంద్యావా పృథివీ కల్పం తామాపవోషధయ కల్పం తామగ్నయ ప్రథమ్రాజసూరతో ఏ అగ్నయస్తమానతోంతరాద్యావా పృథివీ ఇమే శైశిరాజతో ఆభికల్పమానా ఇంద్రావివ దేవా ఆభిసంవేసంతుతయా దేవతయాంగిరస్తద్భృవేశీరతం పరమేష్ఠీత్వా ఆసాదయతు దివస్పృష్ఠే జ్యోతిష్మతీ విశ్వస్మై ప్రాణాయ పానాయ జానాయ విశ్వం జ్యోతిర్యచ్ఛా సూర్యస్తేధీపతిస్తయా దేవతయాంగిరస్వద్భ్రువాసీదా లోకం ప్రణచ్ఛిద్రం ప్రణాథోసీరద్భ్రువాత్వం ఇంద్రాగ్నేయత్వా బృహస్పతిరస్మిన్యోనా అశీషదన్ వాస్త్రోహసోమగ్రశ్రేణం విస్మయః జన్మం దేవానాం విసృష్వా రోచనె దివః ఇంద్రం విశ్వా అవివృధన్ సముద్రవ్య చ సంగిరాః రథీనామగ్రరథీనా వాజానాగ్రసత్పతిం పతిం ప్రోథదశ్వోదయవసే విష్యం యదా మహత్సంవరణాభ్యర్థాత్ ఆదస్య వాతో అనువాది శోచిరథస్మతే వ్రజానం కృష్ణమస్తి ఆయోష్ సదనే సాదయాగ్రేమముద్రత్యే తస్మీవీం భాస్తీమాజాం భాస్పృథివీమోర్వంతరిక్ష పరమేష్ఠేసాదయతు దివృష్ఠేస్వతీయ ప్రతస్వతీ దివైయచ్చ దివం దిగ్రహదివం బాహిగ్రహీ విశ్వస్మే ప్రాణాయ అపానాయ జానాయో దానాయ ప్రతిష్టాయై చరిత్రాయ సహస్రస్య ప్రవాసీ సహస్రస్య ప్రతిమాసీ సహస్రస్యోన్మాసీ సాహస్రాసి సహస్రాయ స్వా